Swami, Swami, Swami. తల్లని చూపుల దేవుడవయ్యా స్వామి అయ్యప్ప మా స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప మా స్వామి అయ్యప్ప మా శరణాలు గైకునవయ్యా తండ్రి అయ్యప్ప మా తండ్రి అయ్యప్ప భువనం మీదే నయనం మీదే స్వామి అయ్యప్ప మా తండ్రి అయ్యప్ప భూతనాథుడవు నీవేనయ్యా దేవా అయ్యప్ప మా దేవా అయ్యప్ప భువనం నీవే నయనం నీవే స్వామి అయ్యప్ప మా తండ్రి అయ్యప్ప నీవేనయ్యా దేవా అయ్యప్ప మా దేవా అయ్యప్ప స్వామి అయ్యప్ప మా స్వామి అయ్యప్ప నిమిడలో నా వేసినాము తండ్రి అయ్యప్ప మా తండ్రి అయ్యప్ప అయ్యప్ప ఆపద ముక్కులు తీర్చగరావా తండ్రి అయ్యప్ప మా తండ్రి అయ్యప్ప అభిషేకాలు చేసేవయ్యా స్వామి అయ్యప్ప మా స్వామి అయ్యప్ప అండగ నాకు ఉండవ స్వామి దేవా అయ్యప్ప మా దేవా అయ్యప్ప అభిషేకాలు చేసేవయ్యా స్వామి అయ్యప్ప మా స్వామి అయ్యప్ప అండగ మాకు ఉండవ స్వామి దేవా అయ్యప్ప మా దేవా అయ్యప్ప చూడా చక్కని దేవుడవయ్యా స్వామి అయ్యప్ప మా స్వామి అయ్యప్ప చల్లని చూపుల దేవుడవయ్యా స్వామి అయ్యప్ప మా స్వామి అయ్యప్ప చక్కని దేవుడవయ్యా స్వామి అయ్యప్ప మా స్వామి అయ్యప్ప చల్లని చూపుల దేవుడవయ్యా స్వామి అయ్యప్ప మా స్వామి అయ్యప్ప దేవుడవయ్యా స్వామి అయ్యప్ప మా స్వామి అయ్యప్ప తల్లని చూపుల దేవుడవయ్యా స్వామి అయ్యప్ప.